రోదసి పుస్తకం 7వ భాగం. దీనిలో 3వ విభాగం రాకెట్లు. క్రీస్తుశకం 1687లో రాసిన ఓ పుస్తకంలో న్యూటన్ గురుత్వాకర్షణ ఎలా పనిచేస్తుందో వర్ణించాడు. ఆ పుస్తకంలోనే అతడు తన 3 చలన సూత్రాలని వర్ణించాడు. వాటిలో 3వ సూత్రం ఇలా ఉంటుంది: ప్రతి చర్యకి దానికి సమానమైన, దానికి వ్యతిరేక దిశలో పనిచేసే ప్రతిచర్య ఒకటి ఉంటుంది. ఉదాహరణకి, మీరు నునుపైన ఐసుగడ్డ మీద ఉన్న ఓ పెద్ద అల్యూమినియం పళ్ళెం మీద కూర్చుని ఉన్నారనుకుందాం. ఆ పళ్ళెంలో పెద్ద పెద్ద ఇనుపగోళాలు ఉన్నాయనుకుందాం. మీరు వాటిలో ఓ బంతిని ఓ ప్రత్యేక దిశలో విసిరారు. ఇది చర్య. మీరు బంతి విసరగానే ఆ విసిరిన దిశకి వ్యతిరేక దిశలో పళ్ళెం కదలటం ఆరంభిస్తుంది. ఇది ప్రతిచర్య. అయితే బంతి కదిలినంత వేగంగా పళ్ళెం కదలదనుకోండి, ఎందుకంటే గోళం బరువు పళ్ళెం బరువు కన్నా చాలా తక్కువ. కానీ పళ్ళెం బరువుని దాని వేగంతో గుణించిన విలువ గోళం బరువుని దాని వేగంతో గుణించిన విలువతో సమానం అవుతుంది. అంటే చర్యకి ప్రతిచర్య సమానం అన్నమాట. మీరు అలాగే మరో బంతి విసిరితే ఆ తాపుకి పళ్ళెం వేగం మరికొంచెం పెరుగుతుంది. మీరు అలాగే వరుసగా బంతులు విసురుతూ పోతే పళ్ళెం క్రమంగా వేగం పుంజుకుంటూ తగినంత పెద్ద పళ్ళెం ఉందనుకుంటే కొంతసేపటికి సెకనుకి 11.2 కిలోమీటర్ల వేగానికి చేరుకోగలదు. ఈ పద్ధతిలో అయితే త్వరణం చాలా మెల్లగా క్రమంగా జరుగుతుంది, ప్రమాదం ఉండదు. ఈ ప్రక్రియలో గాలితో ప్రమేయం లేదు. అసలు గాలి లేకపోతే మరీ మంచిది. పళ్ళెం ఇంకా వేగంగా కదులుతుంది. ఆ పళ్ళెమే రోదసిలో ఉంటే, చుట్టూ ఒట్టి శూన్యమే ఉంటే ఈ చర్య ప్రతిచర్య పద్ధతి భూమి మీద కన్నా ఇంకా బాగా పనిచేస్తుంది. క్రీస్తుశకం 1891లో హర్మన్ గన్స్విండ్ అనే జర్మన్ శాస్త్రవేత్త ఓ వ్యోమనౌక ఫిరంగిలో ఇనుప బంతులు విసురుతూ ముందుకే కదలగలదని సూచించాడు. ఈ పద్ధతిలో త్వరణం చాలా మెల్లగా జరుగుతుంది, కనుక నౌకలో ఎవరికీ ప్రాణభయం ఉండదు. ఈ విధంగా ఫిరంగి గుళ్ళను పేల్చే పద్ధతి జూల్స్ వెర్న్ ఊహించిన పద్ధతి కన్నా మేలైనది. కానీ ఈ పద్ధతి ముందే రోదసిలోకి ప్రవేశించిన నౌక విషయంలో బాగా పనిచేస్తుంది. కానీ భూమి మీద ఉన్న వ్యోమ నౌకని రోదసిలోకి తీసుకువెళ్ళడానికి గన్స్విండ్ పద్ధతి అంతా సముచితం కాదు. భూమి మీద ఉన్న వ్యోమ నౌక నుండి ఫిరంగి గుండు కిందకి పేల్చినప్పుడు నౌక కొద్దిగా పైకి కదిలినా గురుత్వం దీన్ని తిరిగి కిందకి లాగుతుంది. కనుక నౌక వేగం తగ్గే లోపలే తిరిగి 2వ గుండు పేల్చాలి. కనుక ఫిరంగి గుళ్ళని ఎంత వేగంగా వెంట వెంటనే పేల్చాలంటే మామూలు ఫిరంగితో అది వీలు పడదు. అసలు గుళ్ళని పేల్చకుండా ఓ స్థిరమైన ధారగా ఒక దిశలో ఏదైనా పదార్థాన్ని విసిరితే అప్పుడు నౌక అందుకు వ్యతిరేక దిశలో మెల్లగా స్థిరమైన త్వరణంతో కదులుతుంది. అయితే సరైన పద్ధతి ఏమిటో గన్స్విండ్ కాలంలోనే కాక అంతకుముందు జూల్స్ వెర్న్ కాలంలో, దానికి ఇంకా శతాబ్దాల క్రితం కూడా మనుషులకు తెలుసు. ఆ సరైన పద్ధతి ఓ రాకెట్ని వినియోగించడం. ఉదాహరణకి, అట్టతో ఓ గొట్టాన్ని తయారు చేసి దాని ఒక కొస పూడ్చారనుకోండి. ఇప్పుడు అందులోకి మందుపాత్ర దట్టించి 2వ కొసని కూడా కాస్త సందు ఉంచి మూసి ఆ సందులోకి ఓ ఒత్తిని పోనివ్వాలి. అంటే ఒత్తివైపు ఒకవైపు మందుపాత్ర లోపలికి ఉండాలి, 2వ వైపు బయటికి మనం నిప్పు అంటించడానికి వీలుగా ఉండాలి. ఈ గొట్టానికి ఓ పొడవైన పుల్ల కడితే అది ఎగురుతున్నప్పుడు స్థిరమైన దిశలో ఎగిరేలా చూస్తుంది. ఇలాంటి రాకెట్లనే మనం బాణాసంచాలో కాలుస్తాం.